సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగచ్చిన చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తద్దిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ కలలో కూగిళ్ళే కన్నులు దాటాయా ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాల ఎదటే తుంగద పాట పూల బాట వేయాల సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందహగత్తెను చూడ జాబిల్లి వచ్చింది చల్లే వేళ పిల్లగాలి ఝోల పాడే వేళ మానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సంధ్య పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగాడికి తోడు చలిగాలి